సుందర రాణి రూప తుజగ అంతర్యామి చాందన రాతి ఆశా ఏకాంతి మనసాగర ఉసళ మిలనాచి ఉరుమి సుందర రాణి రూప దూజగ అంతర్యామి చాందన రాతి ఆశా ఏకాంతి మనసాగర ఉసళ మిలనాచి ఉరమి नक्षत्रावाणी या संसाराला देवाजीची छाया सजनी यार